రోబోలు పుస్తకం 8వ భాగం. 1951లో మాచ్లీ ఎకార్ట్లు యూనివాక్ అనే మరింత మెరుగైన కంప్యూటర్ని నిర్మించారు. విపణి వీధిలో అమ్ముడుపోయిన మొట్టమొదటి కంప్యూటర్ అదే. సరిగ్గా అదే కాలంలో జోసెఫ్ ఎఫ్ ఎంగెల్బర్గర్ ఝాసా రోబోల మీదకి మళ్ళింది. రోబోలు ఇక కేవలం పగటి కలలకే పరిమితం కాదు. ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు వచ్చాక రోబోలకి కావలసిన ప్రోగ్రామింగ్ సాధ్యమయ్యింది. 1954లో జార్జ్ సి డివోల్ అనే అమెరికన్ ఇంజనీరు కంప్యూటర్ నియంత్రిత రోబోకి మొట్టమొదటి పేటెంట్ తీసుకున్నాడు. ఆ యంత్రానికి యూనివర్సల్ ఆటోమేషన్ లేదా ముద్దుగా యానిమేషన్ అని పేరు పెట్టుకున్నాడు. 1956లో డివోల్ని ఒక విందులో ఎంగెల్బర్గర్ కలిశాడు. ఇద్దరూ కలిసి యానిమేషన్ ఇంక్ అనే ఒక కంపెనీని ప్రారంభించారు. డివోల్ రోబోల రూపకల్పన చేస్తాడు. ఎంగెల్బర్గర్ వాటి క్రయ విక్రయాలని నిర్వహిస్తాడు. అసిమో కథలలో రోబోలలాగా తొలి రోజుల్లో మనుషులలాగా రోబోలు ప్రవర్తించే ప్రసక్తే లేదు. చిన్న చిన్న సామర్థ్యాలతోనే ప్రారంభించాలి. యాంత్రికమైన మనుషులతో కాకుండా యాంత్రికమైన చేతులతో మొదలు పెడితే చాలు. ఈ మరచేతులని కొన్ని ప్రత్యేక రీతుల్లో కదిలించగలిగితే వాటికి పరిశ్రమలలో అసెంబ్లీ మార్గాలలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ అసెంబ్లీ మార్గాలలో ఒక పరికరం కొందరు శ్రామికుల ముందు నుంచి కదులుతుంది. ప్రతి శ్రామికుడు ఒక విడిభాగాన్ని తగిలించటం, నున్నగా రుద్దటం, ఒక నట్టు బిగించటం వంటి ఒక ప్రత్యేకమైన పని చేస్తాడు. అసెంబ్లీ మార్గం కొసకి చేరేసరికి పరికరం నిర్మాణం పూర్తవుతుంది. ప్రతి ఒక్క శ్రామికుడు ఒక ప్రత్యేక పనిని చేస్తాడు. కాబట్టి శ్రామికుడి స్థానంలో ఉండే మరచేయిని ఆ ప్రత్యేకమైన పని చేయమని ప్రోగ్రామ్ చేయాలి. ఆ విధంగా శ్రామికుడు చేసే పనిని మరచేయి చేస్తుంది. అలసట ఆకలి లేకుండా, విసుగు విరామం లేకుండా, మనిషి కన్నా నిర్దిష్టంగా ఈ మరచేతులు మనిషి చేసే పనిని చేస్తాయి. ఇలాంటి రోబోలని పారిశ్రామిక రోబోలు అంటారు. ఎంగెల్బర్గర్ డివోలులు ముందు ఇలాంటి రోబోల మీదే తమ దృష్టి సారించారు. యానిమేషన్ ఇంక్ తయారు చేసే రోబోలు బాగానే పనిచేసేవి, కానీ బాగా అమ్ముడుపోయేవి కాదు. ఎందుకంటే వాటి ఖరీదు ఆకాశాన్నంటేలా ఉండేది. కంప్యూటర్లు మంచివే, కానీ బాగా భారీగా ఉండేవి. ఎంతో విద్యుత్తుని వినియోగించుకునేవి. వాటిని కొని వాడుకోగల స్తోమత కానీ స్థలం కానీ ఎంతోమందికి ఉండేది కాదు. అయితే కాలక్రమేణా కంప్యూటర్లు ఇంకా చిన్నగా చవకగా మారతాయని ఎంగెల్బర్గర్కి నమ్మకం ఉండేది. 1948లో ట్రాన్సిస్టర్ రూపొందించారు. వీటిలో జెర్మేనియం, సిలికాన్ మొదలైన లోహాలతో నిర్మించిన చిన్న వస్తువు ఉండేది. దీనికి మరికొన్ని పదార్థాలు కూడా కలుపుతారు. ఈ ట్రాన్సిస్టర్ శూన్యనాళంలాగానే పనిచేసేది. శూన్యనాళం భారీగా ఉండటమే కాకుండా గాజుతో చేయటం వల్ల పగిలే ప్రమాదం ఉంది. పైగా లోపల ఉండేది శూన్యం, కాబట్టి గాలి లోపలికి చొచ్చుకుపోయే అవకాశము ఉంది. నాళం లోపల తీగలను వేడెక్కించాలి, అందుకు సమయం పడుతుంది. ఎంతో శక్తి కూడా వృధా అవుతుంది. ట్రాన్సిస్టర్లు చిన్నగా ఉంటాయి, తేలికగా పగలవు, గాలి చొరబడుతుందన్న బెంగ లేదు, పని మరింత వేగంగా చేస్తాయి. వాటి పనికి ఎక్కువ శక్తి కూడా వాడవు. మొట్టమొదట తయారైన ట్రాన్సిస్టర్ల ఖరీదు ఎక్కువగా ఉండేది, నాణ్యత కూడా తక్కువగా ఉండేది. కానీ త్వరలోనే శాస్త్రవేత్తలు వాటి పారిశ్రామిక ఉత్పత్తి విధానాలని మెరుగుపరిచారు. ట్రాన్సిస్టర్ల పరిమాణం కుంచుకుపోతూ వచ్చింది, నాణ్యత కూడా పెరుగుతూ వచ్చింది.